శ్రుభ్యం సంవత్సకాయ సోభవా గ్రామో

Bye. సంసోమ ఆ ఓ హాయ్ కా మదాయ్ ఏ జోహా

నిత్యాసమానాయ సంభాహే ఓవాహదయ ప్రాయ ఆయుద్రాముక్షా భారత్ హమం సోరే అయే దేవా సూర్య విశ్వాజేంద్ర రక్షత ఇహ యో ఇమా సదా మా